యక్షమాల, పరసు, గద, కులిశము, పద్మము, ధనువు, కుండి, కరండము, శక్తి, కత్తి, చర్మము, అంబుజము, ఘంటిక, పానపాత్ర, శూలము, పాశము, సుదర్శనము, అను ఆయుధములు ధరించు అరుణప్రభ, రక్త కమలాసన, మాయాబీజ స్వరూపిణి, మహిషాసుర మర్దినీయగు మహాలక్ష్మిని, ఘంట, శూలము, హలము, ముసలము, సుదర్శనము, ధనుర్బాణములను చేతులందు ధరించి మల్లె పువ్వుల కాంతి గల శుంభాది రాక్షస సంహారిణి, నవార్ణ మంత్రమందలి వాగ్బీజమున కది దేవత, సచ్చిదానంద స్వరూపిణి అయిన మహాసరస్వతిని ధ్యానించుచున్నాను అని ధ్యానించవలయును. దేవీ యంత్రము, త్రికోణము, షట్కోణము, అష్టదళములు, 24 దళములు, భూగృహ నిర్మాణము కలదానిగా ధ్యానింపవలయును. సాలగ్రామము, కలశము యంత్రము, ప్రతిమ, బాణలింగము, వీటిలో దేనియందైనను సూర్యునినందైనను నిశ్చల బుద్ధితో దేవిని ఆరాధింపవలయును. యంత్రమునకు తూర్పున సరస్వతితో సహా బ్రహ్మను, నైరుతి కోణమున లక్ష్మితో విష్ణువును ధ్యానింపవలయును. వాయుకోణమున పార్వతితో శంభుని, ఉత్తరమున సింహమును, దక్షిణమున మహాసురుడైన మహిషుని పూజింపవలయును. 6 కోణములందు నందజ, రక్తదంత, శాకంభరి, శివ, దుర్గ, భీమ, భ్రామరిలను పూజింపవలెను. అష్టదళములందు బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహ, ఐంద్రి, చాముండీలను పూజింపవలయును. 24 దళములందు క్రమముగా విష్ణుమాయ చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, పరాశక్తి, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్షాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాత, భ్రాంతి అను 24 దేవతలను పూజింపవలయును. పిమ్మట భూగృహ కోణములలో గణపతిని, క్షేత్రపాలుని, వటుకుని, యోగిని పూజింపవలయును. దాని వెలుపల వజ్రము మొదలగు ఆయుధములు ధరించిన ఇంద్రుడు మొదలగు దేవతలను అర్చించవలయును. ఈ విధముగా ఆవరణ దేవతలను దుర్గాదేవిని పూజింపవలయును. పిమ్మట అనేక రాజోపచారములతో దేవిని సంతోషపెట్టవలెను. తరువాత నవార్ణ మంత్రమును, మంత్రార్థమును భావింపవలెను. పిదప దేవి సన్నిధిలో సప్తశతి స్తోత్రము పారాయణ చేయవలెను. సప్తశతి స్తోత్రమునకు సాటి అయిన స్తోత్రము లేదు. నిత్యము పరదేవతను మానవుడు ఈ స్తోత్రముతో సంతోషపెట్టవలయును. ఇట్లు చేసిన నరుడు ధర్మార్థ కామమోక్షములను సుఖముగా పొందగలడు. ఇంద్రుడు చేసిన మానసాదేవి స్తుతి. దేవి, సతులలో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపదలచుచున్నాను. నీవు పరాత్పరవు, నిన్నెవడూ నుతింపగలడు? వేదములందు నీ స్తోత్రముల లక్షణము, స్వభావము, చరిత్రలు పెక్కుగలవు. దేవి, నీ ప్రకృతి సహజమైన గుణగణములు లెక్కింపగలవాడు లేడు. నీవు శుద్ధ సత్వస్వరూపిణివి, క్రోధ లోభ హింసలు లేనిదానివి, తల్లివి. మునివరుడు నిన్ను వదిలి వెళ్లలేక నీ అనుమతితో వెళ్లిపోయెను. సాధ్వీమ తల్లి, నీవు నా తల్లి అదితి వంటిదానవు. నిన్ను చక్కగా పూజించితిని. నీవు దయకు, క్షమకు ప్రతిరూపమవు, నా భగినివి. సురేశ్వరి, నీ వల్లనే నేను, నా భార్యాబిడ్డలు రక్షింపబడిరి. జగదంబా, నీవు నిత్యపూజ్యవు, సర్వపూజ్యవు. ఇక మీద నీ పూజలందు నాకు ప్రీతి పెంపొందుగాక. సురేశ్వరి నీ పూజలను ప్రచారము చేతును. పరమభక్తితో ఆషాఢ సంక్రాంతి నాడు గాని మానసా పంచమి నాడు గాని మాసము చివర గాని నిన్ను పూజించువారు పుత్ర పౌత్ర ధనధాన్యములతో వర్ధిల్లుదురు. అజ్ఞానముచే నిన్ను నిందించువారు దరిద్రులగుదురు. వారికి నాగభయము తప్పదు. దేవి, నీవు లక్ష్మీస్వరూపవు. వైకుంఠపురమందలి లక్ష్మీదేవివి నీవే. నీ పతి జరత్కారు మునికేవలము నారాయణాంశజుడే. నీ తండ్రి నిన్ను మనస్సు నుండి సృష్టించెను. నీ తండ్రి మా రక్షణ కొరకే నిన్నట్లు సృష్టించెను. కనుక నీవు మానసాదేవివి. దేవతలు నిన్ను నిత్యము భక్తితో పూజింతురు. నిత్యము సత్యమే పలుకుట వలన నిన్ను మనీషులు సత్యస్వరూపిణిగా భావింతురు. నిన్ను భావించువాడు నిన్నే చేరును అని ఇంద్రుడు మానసాదేవిని సన్నుతించి ఆమె నుండి వరము పొందెను. పిమ్మట ఇంద్రుడు తన కుటుంబముతో స్వర్గమునకేగెను. మానసాదేవి కుమారునితో తన తండ్రి ఇంటిలో చిరకాలము నివసించెను. మానసాదేవి నిత్యము పూజింపదగినది. నారద, గోలోకము నుండి సురభి మానస వద్దకు వచ్చి క్షీరాభిషేకము చేసినది. గౌరవముతో పూజించెను. దుర్లభము రహస్యమునైన జ్ఞానము ఉపదేశించెను. పిమ్మట సురపూజితయైన సురభి స్వర్గమునకు వెళ్ళెను. ఇంద్రుడు చేసిన ఈ పుణ్యప్రదమైన స్తోత్రముతో మానసను పూజింపవలైను. అట్టివానికి వాని వంశమునకు కూడా ఏనాటికిని సర్పభయము కలుగదు. ఈ స్తోత్రము సిద్ధి చెందిన వానికి విషము అమృతమగును. ఈ స్తోత్రమును 500,000 జపించినచో సిద్ధి చెందును. అతడు పన్నగ శయనుడు, పన్నగ వాహనుడును కాగలడు. యజ్ఞపురుషుడు చేసిన దక్షిణాస్తుతి. పూర్వము నీవు గోలోకమందున్న గోపికలలో గొప్పదానివి. శ్రీకృష్ణుని ప్రియురాలవు. రాధాదేవితో సమానురాలవు. కార్తీక పూర్ణిమ నాటి రాసమండలమున రాధాకృష్ణుల మహోత్సవమున లక్ష్మీ దక్షిణ భాగము నుండి వెలవడుటచేత దక్షిణయను పేరు ప్రసిద్ధిమయ్యెను. శోభనాంగి, గోలోకమందున్న సుశీలయనుబడు గోపికవు నీవే. నీవు రాధాశాపము వలన నా అదృష్టము పండి లక్ష్మీ దక్షిణ భాగము నుండి జన్మించితివి. మహనీయురాల, నన్ను పతిగా వరింపుము. కర్మనిష్ఠులనరించు. కర్మల ఫలితము నీవే కదా. నీవు లేనిచో కర్మలన్నీయు నిష్ఫలములు. నీవు లేనిచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కర్మఫలములీయజాలరు. కర్మస్వరూపుడగు బ్రహ్మ, ఫలస్వరూపుడగు శివుడు, యజ్ఞస్వరూపుడైన విష్ణువును నేనే. నీవు కర్మల సారూపిణివి. ఫలదాయకుడగు బ్రహ్మ నిర్గుణుడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా నిన్ను కూడినందునే శక్తిమంతుడగుచున్నాడు. ఓ ప్రియురాలా, నా జన్మ జన్మలకు నీవే నా శక్తివి అని స్తుతించగనే లక్ష్మీ కళ నుండి పుట్టిన దక్షిణాదేవి యజ్ఞాధిష్టానదేవియై యజ్ఞభగవానుని సేవింపనతని సన్నిధానమున నుండెను. ఈ దక్షిణాస్తోత్రమును యజ్ఞ సమయమున చదివినచో సకల యజ్ఞ ఫలములను పొందగలడు. శ్రీనారాయణుడు చేసిన సరస్వతీ స్తుతి. శ్రీనారాయణుడు నారదునకు సరస్వతీదేవి యొక్క అన్ని కోరికలను తీర్చునట్టి స్తోత్రమును చెప్పబోవుచు ఇట్లు పలికెను. పూర్వము యాజ్ఞవల్క్య మహాముని ఈ స్తోత్రముచే సరస్వతిని స్తుతించెను. ఆ మునిగురువు శపించగా అన్ని విద్యలను మరచిపోయి దుఃఖార్తుడై పుణ్యప్రదమగు సూర్యుని స్థానమును చేరి అచట సూర్యుని గూర్చి తపస్సు చేయగా సూర్యుడు ప్రత్యక్షమయ్యెను. అప్పుడు మహర్షి మాటిమాటికి దుఃఖిస్తూ సూర్యుని పొగడనారంభించెను. సూర్యుడు సంతోషించి అతనికి వేద వేదాంగములు బోధించెను. జ్ఞాపక శక్తి కొరకు సరస్వతి స్తోత్రము భక్తితో నిరంతరము చదువుమని చెప్పెను. సూర్యుడట్లు చెప్పి అంతర్ధానము చెందెను. అప్పుడు యాజ్ఞవల్క్యుడు భక్తి శ్రద్ధలతో సరస్వతిని ఇట్లు స్తుతించెను. ఓ జగన్మాత, నేను గురుశాపముచే విద్యాహీనుడనైతిని. జ్ఞాపక శక్తి పోయినది. తేజోహీనుడను, దుఃఖితుడను. నన్ను దయజూడుము. నాకు జ్ఞానము, స్మరణ శక్తి, విద్యను శిష్యులకు బోధించు శక్తి, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల విద్యార్థులను ప్రసాదించుము. సత్సభలందు మంచి విచారణ శక్తిని, ప్రతిభను ప్రసాదించుము. నశించిన నా విద్య అంతయు మరల క్రొత్తదై నన్ను చేరుగాక. భస్మములోని బీజాంకురమును మరల మొలకెత్త చేసినట్లు చేయుము. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి, సనాతన సర్వ విద్యాధిదేవివగు. ఓ వాణి, నీకు నమస్కారములు. విసర్గబిందు మాత్రలాశ్రయించు వర్ణవనకు నీవు అధిష్టానదేవివి, నిత్యస్వరూపిణివి, వ్యాఖ్యాన స్వరూపిణివి, వాఖ్యాధిష్టాతృ రూపిణివి. నీకు నమస్కారములు. సనత్కుమారుడు బ్రహ్మను జ్ఞానమును గూర్చి అడిగెను. అప్పుడు బ్రహ్మ జ్ఞాన చర్చ సిద్ధాంతము చేయజాలకపోయెను. అంతలో భగవంతుడు కృష్ణ పరమాత్మ వచ్చెను. కృష్ణుని ఆజ్ఞ ప్రకారము బ్రహ్మ వాణిని స్తుతించి బ్రహ్మ జ్ఞానమును పొందెను. అప్పుడు వాణి దయవలన బ్రహ్మ సిద్ధాంతమును చేయగలిగెను. పూర్వము భూదేవి అనంతునకు జ్ఞానము ఉపదేశించెను. అనంతుడు తెలుపుటకు సమర్థుడు కాకుండెను. అప్పుడతడు కశ్యపుని ఆజ్ఞచేత వాగ్దేవతను స్తుతించెను. తరువాత భ్రమ తొలగించు నిర్మల జ్ఞానమును సిద్ధాంతీకరింపగలిగెను. అట్లే వ్యాసుడు పురాణ సూత్రముల గూర్చి వాల్మీకిని అడిగెను. అప్పుడు వాల్మీకి జగదంబను స్మరించెను. తరువాత వాణి దయచేసి సిద్ధాంతము చేసి చెప్పెను. పూర్వము వ్యాసుడు దేవి దయచే నిర్మల జ్ఞానమును పొందెను. వ్యాసుడు పుష్కర తీర్థమున నిన్ను గూర్చి తపస్సు చేసి ధ్యానించి వరము పొంది సత్కవీంద్రుడయ్యెను. మహేంద్రుడు తత్వజ్ఞానమునుపదేశింపమని శివుని ప్రార్థింపగా అతడు వాణిని తలచి వానికి జ్ఞానము బోధించెను. దేవేంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్రము బోధింపుమనగా పుష్కర క్షేత్రమున నిన్ను ధ్యానించి వరము పొంది అప్పుడు ఇంద్రునకు వ్యాకరణ శాస్త్రమును బోధించెను. దేవి, నీవిట్లు మునిమను మానవుల చేత పూజింపబడి స్తుతింపబడుచున్నావు. బ్రహ్మ విష్ణు శివుల చేత దేవదానవుల చేత స్తుతింపబడి పూజింపబడితివి. ఐదు ముఖముల శివుడు, నాలుగు ముఖము గల బ్రహ్మయు నిన్ను స్తుతింపజాలరు. ఇక నేను ఒక్క నోటితోనెట్లు స్తుతింపగలుగుదును అని యాజ్ఞవల్క్యుడు భక్తి వినయములతో తలవంచి సరస్వతిని సంస్తుతించెను. ఈ స్తోత్రమునకు సంతోషించి సరస్వతి, నీవు సుకవివి అగుము అని వరమిచ్చి వైకుంఠమునకు వెళ్ళెను. ఈ యాజ్ఞవల్క్యుడు చెప్పిన ఈ స్తుతిని చదివినవాడు మహాకవి, మహావక్త బృహస్పతి సమానుడగును. మూర్ఖుడైనను ఒక ఏడు దీనిని చదివినచో తప్పక పండితుడు, కవీంద్రుడు, మేధావి కాగలడు.